విద్యాబ్రహ్మ ప్రత్యక్షం పురోంభారోజస్లోక్యం సామాయస్లోమాయసృదయముచ్యతేవదిరేమృతిపశ్చిభయజనం ప్రేక్షతే యదవిమదది దీక్షాముపైదిగయ్యాచ్యమ ప్రణయతి యాజ్ఞావ్రణీయం దేవతర్పణమాహరం ద్విజేవాగ్నేశ్వేదేవాన్ కల్పయం దిషదోహనిర్ధానల్పయంతి యదోపస్తృణంది బలిరేవ యదోపరిషదమాహరంతి స్వర్గమేవ తేన లోకమవరుంభే యత్కశిమోపరిహరణమాహరంతిపరిధయేవేజనాభ్యంజనమాహరంత్యాజ్యమేవరపరివేషాఖాతమాహరం గురుడాశాభేవతశనకసంభయంతిహవిష్కృతమేవద్భయంతి ఏ మేఘయోజవాదిలోక్యంతేషవదేవతేకలముహరాణిగ్రామాణదేవతేర్పం పవిత్రం దృఢాషేషాభిషవీరాపా సుగ్రవ్యం మేక్షణ వాజవనం ద్రోణకలసా కుంభ్యో వాయవ్యాత్రీరమే కృష్ణాజినా యజమాన బ్రాహ్మణం వాజేతీరాహార్యాణి ప్రేక్షత ఇదం భూయా ఇదాహోయముద్ధరేది ప్రాణమేవ తేన మరణీయా సంగురే ఉపహరీయమాసన్నామతిరాత్మంజోతి సృజాస్తేన ప్రాణే రూపే సుఃఖారేణ ఏదేవే ప్రియాశ్చా ప్రియాశ్చర్య స్వర్గం లోకం కర్మయం తియదీధయ సేవం విద్వాన్నద్విషం నష్ణీజాన్నద్వేషదోన్నమశ్నీజాన్న మే మాంసిదస్తే మాంసమానస్ సర్వోవాజేషజగ్ధవాత్మాయస్యాన్నమశ్నంతి సర్వోవాజేషజగ్ధవాత్మాయస్యాన్నన్నాశ్నంతి సర్వరామాయేషయుక్తగ్రావాధవ విచరతాధ్వర ఆహృతయజ్ఞోపహరీ ప్రాయామత్యోవాజేతస్యజ్ఞో వితరతోయవోపహరీ ప్రజాపతేర్వాదేష విక్రమాణు విక్రమతేజవోపహరీ జ్యోతిషీరాశ్వరీ పత్యోస్పచం తిషదక్షిణాగ్ని ఇష్టం చ వాదేష భూర్తం చ గృహాణామశ్నాది పూర్వోదీధేరశ్నాది పయశ్చ వాజేషం చ గృహాణామశ్నాది పూర్వోదీధేరశ్నాది ఊర్జాం చ వాజేషస్వాది చ గృహాణామశ్నాది పూర్వోదీధేరశ్నాది ప్రజాం చ వాజేష పశూంశ గృహాణామశ్నాది పూర్వోదీధేరశ్నాది కీర్తిం చ వాజేష యశశ్చ గృహాణామశ్నాది పూర్వోదీధేరశ్నాది క్షిరం చ వాజేష సంవిదం చ గృహాణామశ్నాది పూర్వోదీధేరశ్నాది ఏషవాదీధిర్యచ్చోత్రేయస్తస్మాత్ పూర్వో నాశ్నీయా అధితావశ్నీయాజ్ఞాత్మాయజ్ఞాేదాజ్రతాసువాదీయోగమం క్షీరం వా మాంసం వాజదేవనాశ్నీయా సయేమం విందాం క్షీరమోపసిచ్చోపహరీ యావరగ్నిశ్చోమేనేష్వాధేనావరుంధే తావధేనావరుంధే సయేవం విందాం సద్విరోషధిజోపహరీ యావరది రాత్రేనేష్వాధేనావరుంధే తావధేనావరుంధే మధు పశిచ్యో పహరతి యావత్సత్రసేష్ాసృద్ధేనావరుంధే తావేనావరుంధే సరేవం విద్వాన్ మాం సమో పశిచ్యోపహరతి యావద్వాదశాయేనేష్ాసృద్ధేనావరుంధే తావేనావరుంధే సరేవం విద్వానో జగమో పశిచ్యోపహరతి ప్రజానాం ప్రజనాజగచ్చతి ప్రతిష్టాం ప్రియ ప్రజానాం భవతి ఏవం విద్వానో జగమోపదిత్యోపహరతి తస్మాషాహింక్రేణోదిలభితా ప్రస్తూరి బృహస్పతిర్జయోద్గారజ్వష్టా పుష్ట్యా ప్రతిహరది విశ్వే దేవానిధనం నిధనం భూత్యా ప్రజాయా పశూనాం భవతి ఏవం వేద తస్మా ఉద్యం సూర్యోహింక్రేణోతి సంగవ ప్రస్తోతి పద్యంగేన ఉద్గాయత్యమరాణ ప్రతిహరత్యస్తయ్యం నిధనం నిధనం భూత్యా ప్రజాయా పశూనాం భవతి ఏవం వేద తస్మా అభ్రోభవన్హింక్రేణోతి స్తనయం ప్రస్తోతి విద్యోతమాన ప్రతిహరదివర్షన్నుంగాయత్యగృహ్ణన్ నిధనం నిధనం భూత్యా ప్రజాయా పశూనాం భవతి ఏవం వేద అతిథీన్ ప్రతి పశ్యతి హింక్రణోత్యభివాదతి ప్రస్తవోచ్యురగయ్యాచ్యుగ్గాయతి ఉపహరతి ప్రతిహరత్యుచ్చిష్టం నిధనం నిధనం భూత్యా ప్రజాయా పశూనాం భవతి ఏవం వేద యక్షత్రాణం వయశ్రావయత్యేవ తత్ యత్ప్రతిశృణోతి ప్రతాశ్రావయత్యేవ తత్ యద్వారిష్టాస్వాత్రహస్తాపూర్వే చాపరే చ ప్రపద్యంతే మాసాధ్వర్యవేవే దేశాన్నకశ్చనాహోదా యద్వాదీధిమతిరీధేన్మరిమిశ్చ గృహానుబోధైత్యమృతమేవ తదుపావైతి యత్సభాగయతి దక్షిణా సభాగయతి యదనుతిష్ఠద పునవత్యత్యేవ తద్ సౌరాహోదృథివ్యాం భక్షయత్యుమాహోదస్తస్మిన్ యత్ప్రేథివ్యాం విశ్వరూపం సౌపాహోంతరిక్షే భక్షయత్యుపాహోదస్తస్మిన్యదంతరిక్షే విశ్వరూపం సౌపాహోదోభక్షయత్యుపాహోదస్తస్మిన్యద్ది విశ్వరూపం సౌపాహోదేవేషు భక్షయత్యుపాహోదస్తస్మిన్యద్దేవేషు విశ్వరూపం సౌపాహోదోలోకేషు భక్షయత్యుపాహోదస్తస్మిన్యల్లోకేషు విశ్వరూపం ఉపహోర ఆప్నోతీమం లోకమాప్నోత్యమం జ్యోతిష్పదో లోకాంజయతిజేవం వేద ప్రజాపతిష్ట పరమేష్ఠీ చంగేంద్రశిరో అగ్నిర్లలాటం జమక్రకాటం సోమో రాజా మస్తిష్కోద్యోరుత్తరహను ప్రథమ్యధరహను విద్యుజ్జిహ్వా మరుతో దంతీర్గ్రీవా కృతీగా స్కంధా ధర్మో వహా విశ్వం వాయుస్వర్గో లోకృణ్ణద్రం విధరణీవేష్య శేన కోడో అంతరిక్షం బృహస్పతి కవద్రీహరే దేవానాం పత్నే పృష్టయ మిత్రశ్చరుణశ్చాంసోత్తాచార్యమాచ దోషణీ మహాదేవో బాహూ ఇంద్రాణీ భరతాయ పుచ్చం పవమానో బాలా బ్రహ్మదక్షత్రం చ శ్రోణీ బలమూరు ధాత చ విధాత జీవంతో జంఘాగంధర్వాప్సరథకుష్ఠీకా అదీతిశ్శభా చేతో హృదయమ్యగం మేఘావృతం పూరేత కృత్క్షేరావరిష్ట పర్వతాశలా క్రోధో వృత్తౌ మన్యురాండౌ ప్రజాదేవాత్రీ వైషస్ పదాయ స్తనా స్తన ఇంద్రోధా విశ్వ్యాశ్చర్మౌషధోమాక్షత్రణిం దేవజనాకుదాహమృష్యాత్రాంజక్రాకులరం రక్షాంతిలోహీతమిదనామోభ్యం అభ్రం పీవో మజ్జానిధనం అగ్నిరాశీ నముత్నా ఇంద్ర ప్రాంతిష్టం దక్షిణాదిష్టం జల ప్రత్యంతిష్టం ధాతోదంతిష్టం సమిత తృణాని ప్రాప్తస్తోభో రాజా మిత్రీక్షమాణావృత్తారంద విద్యమానో వైశ్వదేవో యుక్త ప్రజాపతిర్విముక్త సర్వం ఏతద్దే విశ్వరూపం సర్వరూపం ఉపైనం విశ్వరూపా సర్వరూపా పశవస్తిష్టం ద్విజదేవం వేద శ్రీశక్తిం శీర్షామజం కర్మకూలం వేదోహితం సర్వం శీర్షణ్యం తే రోగం మహం నిర్మంత్రయామహే కర్ణాభ్యాం తే కంకోరేభ్య కర్ణశూలం వికల్పకం సర్వం శీర్షణ్యం తే రోగం మహం నిర్మంత్రయామహే యస్య హేతో ప్రత్యవతే యక్ష్మ కర్ణదాస్యతః సర్వం శీర్షణ్యం తే రోగం బహిర్నిర్మంత్రయామహే యృణోతి ప్రమోద బంధం కృణోతి పూరుషం సర్వం శీర్షణ్యం తే రోగం బహిర్నిర్మంత్రయామహే అంగభేదమంగజ్వరం విశ్వాంగ్యం వికల్పకం సర్వం శీర్షణ్యం తే రోగం బహిర్నిర్మంత్రయామహే యస్యేన ప్రాదీనాశముద్వేపజతి పూరుషం తక్మానం విశ్వసారదం బహిర్నిర్మంత్రయామహే యూరుసర్వత్యథోజేతి కవీరీరే యక్ష్మం తే అంతరంగేభ్యో బహిర్నిర్మంత్రయామహే యమాదవకామాధృతజాజ్యాయ దేవై ఋతో బలా సమంగేభ్యో బహిర్నిర్మంత్రయామహే హరిమానం తే అంగేభ్యో యక్ష్మోధామంతరాత్మనో బహిర్నిర్మంత్రయామహే ఆసో బలాసో భవత్రం భవత్వామయత్ యక్ష్మాణాం సర్వేషాం విషం నిరవోచ మహన్వ బహిర్విలం నిర్ద్రవతు వాహంతవోదరాత్ యక్ష్మాణాం సర్వేషాం విషం నిరవోచ మహన్వ ఉదరాత్తే క్లోం నోనాభ్యాహృతయాదధి యక్ష్మాణాం సర్వేషాం విషం నిరవోచ మహం తత్ యాస్తిమానం విరోచంతి బోర్ధానం ప్రత్యర్షణీ అహింసంతి రామయాద్రవంతు బహిర్భిరం యాహృదయమంతి అహింసంతి రామయాద్రవంతు బహిర్భిరం స్వేషంతి వృష్టే అహిం సంకీరామయాద్రవంతు బహిర్మిలం యాస్తిరస్తిరణీర్వక్షణాసు అహిం సంకీరామయాద్రవంతు బహిర్మిలం యాగుదాపన్యాంత్రాణి బోహయంతి అజయం సంతీరామయాద్రవంతు బహిర్మిలం యాజ్ఞోర్భయంతిరోచరంతి అహిం సంతీరామయాద్రవంతు బహిర్మిలం ఏమదయం యక్ష్మాదోరోపణాస్తవ యక్ష్మాణాం సర్వేషాం విషం నిరవోచ మహం విసల్పస్య విద్రథస్య వాదీకారస్య వాలజే యక్ష్మాణాం సర్వేషాం విషం నిరవోచ మహం పాదాభ్యాం తేజానుభ్యాం శ్రోణిభ్యాం పరిభంసదః అనోగాదర్శనీర్ష్ణ్యాభ్యశేష్టో రోగవనీయసం సందేశేష్ణ కపాలా నిహృదయస్య జలో విదో ఉద్యన్నాదిత్యరశ్మిశ్లేష్టోరోగమనీరంగభేదమాశీషమ అస్య వామస్ ఫలితస్ భ్రాతామధ్యమో అత్యష్ణా తృతీయో భ్రాతా ఘతపృష్టో అస్యాత్రావశ్యం నిష్పదిం సప్తపుత్రం సప్తయుంజంతిరథమేకచక్రమేకో అశ్వో వహతి సప్తనా త్రినాభిచక్రమజరమర్వయత్రేమా విశ్వాహువరాధీతస్తు ఇమం రథమధియే సప్తస్థు సప్తచక్రం సప్తవాహం చ సప్తస్వసారోహమిదన్నవంతయత్ర గవాన్ నిహితా సప్త నామ కోరరజ ప్రథమం జాయమానమస్థం వంతయ్యదనస్థ విభర్తి ఇహ్రవీజయమంగళాస్య వామస్ నిహీతం పదం వే శ్రీకృష్ణ క్షీరం నృతే గావో అస్య వవృంబదానాదకం పదావో పాక ప్రచ్చామి మనయామేజానం దేవానామేనాహీతా పదాని వత్స వష్కలేధి సప్తదంతోన్వితత్రిలేఖమనవోతమావ అజీగిత్వాంశీరత్రేం వచ్చామి విద్వనోన విద్వాన్ వియస్తంభ షడిమానజాం సజస్య రూపే కిమపి విరేకం మాతా పితర మృతాభాజీచ్చేమనసాసంభిజ్ఞే స్వామీ భక్షుర్గర్భరసాయుద్ధామస్వంతయుపవాకవీయుక్తా మాతాదేద్ధురిదక్షిణాయాతిష్టగర్భోజనేష్ంత అవీ మేద్వత్సోనుగామ్యశ్వరోప్యం కృషయోజనేషు తిస్రో మాత్రేస్త్రీం ద్విత్రేం నిభ్రజగోద్భస్తస్థౌలే మవగ్లాపయంత మంత్రయం వే దివో అముష్య పృష్టే విశ్వవిదో మాతమ విశ్వవిన్నాంజారే చక్రే పరివర్తమానేజస్మిన్నాతస్తమానాని విశ్వా తస్యనాక్షస్తప్యతే భూరి భారస్తనాదేవక్షిద్యతే సనాభిః పంచపాదం పితరం భారదాకృతిం దివాః పరే అర్ధే పురేషిణం అదే అన్యముపారే విచక్షణే సప్తచక్రే షడరాహురద్వీతం ద్వాదశారం నహితజ్జరాజవర్తిచక్రం పరిజ్యామృతస్య ఆ పుత్రాగ్నే మిథునాదో అత్ర సప్తశతాది వింశతిశరతస్తు శనే విచక్రమజరం వివామృత ఉత్తానాయాం దశయుక్తావహంతి సూర్యస్య చక్షురీత్యాస్మిన్నాతస్థుర్భువనాని విశ్వా ప్రియస్తే పుంసాశ్చక్షం వాచేత కలియ పుత్రస్తమాయేదస్తాజానాస్త పితుష్పితానా సప్తమాహురే కలయుషరిజయమాజాయి తేషామిష్టాని వీడాని ధామదస్థాత్రేరేజంతేతాని భూపద అవఃపరేణ హరేణావరేణ పదావత్సం విభ్రదేణోరుదస్థాత్ స్వాగద్రీడం విదర్థం వరాఘాత్మస్మిత్సోదయోదయ అస్మిన్ అవఃపరేణ పితయోస్య వేదావఃపరేణ పరదేణావరేణ కవీయమాన క్రయ ప్రవోజద్దేవం మనః కృతోధివ్రజాతం యే అర్వాంచస్తా ఉపరాజాహుర్యే పరాంచస్తాంగు అర్వాచ ఆహు ఇంద్రశ్చ జాతక్రతు స్తోమధానిధురాయుక్తారజ సోపహంతి వాసుపన్నాసయుజాసకాయాసమానం వృక్షం వరీషస్వ జాతే పిప్పలం స్వాత్మన్యస్క్షే మధ్వరస్సు మందాని విశంతే సువాతే చాభి విశ్వే తస్యాహుక్రిప్రాణం స్వాహాద్వగ్రేతన్నాన్న సత్యపితరన్న అమృతస్య భక్షమనీమేషం విదసాభిస్వరం ఏనా విశ్వస్య భువనస్య గోపాస్తమాధీరపాకమత్రామీవేష యద్గాయత్రే అధిగాయత్ర మాహీతంత్రైశ్లోభం వాళ్ళైశ్లోభాన్ నిరదక్షత యద్వాజగ్యగ్యాహీతం పదయ్యేష్టమృతమాజ గాయత్రేణ ప్రతిమిమీదే అర్కమర్కేణ సామత్రైష్లోభేన పాకం పాకేన పాకం విపదా చతస్పదాక్షరేణ విపదే సప్తవాణీ జగరతా సింధుం దివ్యస్కభాయద్రతం దరేవూర్యం పర్యవశ్యత్ గాయత్రస్య సమిధస్తిస్రాహుస్తతో మన్నా ప్రదీరిచేమహిత్వా ఉపహ్వయే సుదుఘాం ధేనుమేతాం సుభస్తో గోధుకుదదోహదేనాం శ్రేష్టం సమం సవితాదా విషన్నో దీర్ఘో ధర్మస్తదోష ప్రవోచత్ ంగణ్మతీవ సుమత్నీమతో మత్సమిచ్చేవ్యాగాద్ దుహామశ్చుభ్యాం వయో అగ్నేయం సావర్ధతాం మహాజ సౌభాగాయ గౌరవేరపి మత్సం విషంతం మూర్ధానం హింగకృణోన్మానవాహు శృక్వాణం ఘర్మభివాదానామిమాయమానం వయ దేవయోభి అయం సజిం జిక్తిభిర్నిచకారమత్యాన్ విద్యుద్భవం తే ప్రతిమౌహర అనక్షయే దురగాదు జీవమేజ ధ్రువం మధ్యాపస్యానా జీవామృతస్య జరతి స్వధాభిడమద్యో మధ్యే నాశయోని విదందగ్రాణం సలిలస్య పృష్ఠే యువానం సంతం పలితో జయకార దేవస్య పశ్య కార్యం మహిత్వాద్యామారోమస్యేందదర్శయేందస్మాత్ సమాతుర్యో నాపరీమేతో అంతర్బాహు ప్రజాదర్శిరామీవేష అపశ్యం గోపా నిపద్యమానవాజపరాజపతిశ్చరంత సరద్రీజేష్మిలో జయర్పదానాభక్తిభువేష్ంత దేవర్ణ పితజనిదానాభిరత్ర బంధున్న మాతా పృథివీమీయ ఉత్తానయోష్టంగోనిరంతర పితర్భయమాధారే పృచ్చామి పరమంతం పృథివ్యా పృచ్చామి విష్ణు అశ్వస్య రేతః పృచ్చామి విశ్వస్య భువనస్య నాభిం పృచ్చామి వాచః పరమం యోమ ఇయం మే ధిష్వరో అంతః పృథివ్యా అయం సోమో విష్ణు అశ్వస్య రేతః అయం యజ్ఞో విశ్వస్య భువనస్య నాభిం బ్రహ్మాయం వాచః పరమం యోమ నమిజామియతి వేదమస్మిస్తన్నోమనసాచరామి నిరామాగం ప్రతమాజారతాచోస్మే భాగమస్ అపాంగేదోమత్యోమత్యే నాశయోని కాశ్వంత విశోచీనా విజంతాన్యక్యురన్యం సప్తార్థ గర్భా భువనశ్చరేతో విష్ణోత్తిష్ఠంతి ప్రతిశామి ధర్మణి తే ధీరి ధర్మసాగే పశ్చిత్వని భువః పరీభవంతి విశ్వతః విచోక్షరే పరమే వ్యో మన్యస్మిన్ దేవాధీష్ణే విషేదో యస్తన్న వేదకి విచాకరిష్యేంతద్విదుస్తే అమీనమాసదే రిజ పదం మాత్రయా కల్పయంతోర్ధర్జేన జాగ్రుమర్విశ్వమేజత్ త్రిపాద్బ్రహ్మ పురలోకం వితష్టేన జీవం విశ్వశ్ర సూయవతాద్భగవతీ భూజాధావయం భగవంతశ్చావ అద్విత్రిణమగ్నే విశ్వదారే శుద్ధమూలకమాచరంతి గౌరిన్మే మాయస నిరాక్షేకాపదే ద్విపదేతాచతుష్పదీ అష్టాపదీరవపదే బభూషే సహస్రాక్షరాభువనస్ పంచస్తముంద్రాధివిక్షారందే కృష్ణం నిజానం హరయస్సు వర్ణ అపోరసారాదివమత్వాదంతి తాళవ్రతాన్ సదానాదిశస్యాదిధ్యదేనభిహేమ్యోదు అవాదే ప్రథమా పద్మదీనాం కస్తర్వాం మిత్రావరుణాచేకేద గర్భో భారం భరత్యాచేతస్యారతం విమర్చదృతం నిపాతి విరాట్ విరాట్ పృథివీ విరాటంతరిక్షం విరాట్ ప్రజాపతి విరాన్మత్య స్వాధ్యానామధిరాజో బాహూవతస్య భూతం భవ్యం వశే సమే భూతం భవ్యం వశే కృణోతు సకర్మిణం ధూమమారాద పశ్యం విషూవత ఫలదేణావారేణ ముక్షాణం వృష్టిమవచంద వీరాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ త్రయక్షిణేర్దుధావిచక్షదేవత్సరేవదలేణ విశ్వమన్యో అభిచక్షేదే భద్రాజీరేకశ్చేద రూపాన్ చత్వారి వా త్వరీమితాపదాదితాని మితుర్బ్రాహ్మణాయేమీషిణా గుహాత్రేణిహీతానేంగరిధురీయం వాచో మానుష్యా వదంతి ఇంద్రం మిత్రం వరుణమగ్నిమాహురో దివ్యస్తూ పర్ణో కరుత్వా ఏకం సద్విప్రాబుధావాదం జగ్నీయమం మహాతరిష్వానమాహో ఇది నవమం కాండం సమాప్తం. అథ దశమం కాండం. ఓం కల్పయంతి వహతో వధూమేవ విశ్వరూపాం హస్తకృతాం చికిత్సవః సారాదేత్వపనుదామయేన శీర్షణ్వదే నస్పతే కర్ణేకృతా సంభృతా విశ్వరూపా సారాదేత్వపనుదామయేన శూద్రకృతా రాజకృతా స్త్రీకృతా వృణభృకృతా జాయాపత్యా కర్తారం బంధృచ్ఛతు అనరాషధ్యా సర్వా ప్రత్యాదోషం క్షేత్రే చక్రుజాంగోషాం వాతే పురుషేషు అఘమస్తుషకృతే శపథ శ్రమధీయతే ప్రత్యక్షిన్మోజాగత్యాగతం హరతే ప్రతీచేనాంగ్యోధ్యక్షోన పురోహిత ప్రతీచే గత్యా ఆగత్యామోంగత్యాగతోజి యోమాచ పరేహీతి ప్రతికూలముదాయ్యంగృత్యేమస్మానిక్షోనాగసే పరోంగిందరస్ మర్మర్ధియా తంగచ్చేతత్రేజనమ్యాదోషణర్తపూరస్తరం తేరత్వాష్ణపయావతే యద్దుర్భగాం నష్టమితాం మృతవత్సముపే జిమా అవైర్వం మద్వాపం ద్రవీణం మోపతిష్టత సందేశ్యాస్మాత్ పాపాదిమాంచు ప్రౌషధీ దేవీరదాచిత్ర్యాన్నామగ్రాహాత్ సందేశ్యాదభినిష్కృతాంచు వీరదో వీర్యేణ బ్రహ్మాణ విద్భిర్భయీణా యథావాతశ్చావయతి భూమ్యా రేణుమంతరిక్షాచ్చాభ్యాం ఏవావత్సర్వం దుర్భూతం బ్రహ్మణోత్తమవాయతి అవక్రామనానదతి నిరంధ్రాగర్దభేవ కర్త్రేన్నక్షస్తేతోత్తా బ్రహ్మణ వీర్యావరా అయం బంధా కృత్యేతి ప్రాణయామో విగ్రహీతాం ప్రతిత్వా ప్రహిన్మః తేనాభిలాదివంచనత్మదేవమాజిని విశ్వరూపాకురుటిని పరాచే జ్యోతిరపాధంతే అర్వాగంజత్రాత్మదనాశ్వ పరే నేహినవచిన్నావ్యాతి దుర్గా శ్రోత్యామాక్షనిష్టా పరే పాదరివ వృక్షాన్వేణీ పాదయమానామస్తం పురోషముచ్చేషేషా కర్తే నివృత్యేతృత్యే ప్రజాస్వాయ బోధయా జాంతేషిజాశ్వజాలే క్షేత్రే గృత్యాంబలకం వాణిశత్రు అగ్నో వాగార్హవచ్చేర పాకం సంతం ధీరదానాగతం ఉపారేతమనోబద్ధం నిఖాతం వైరం సార్యం విదామహకర్తృణం తదే దూషాభూతం దాశ్వరివర్వర్తాం హంతో గత్యాగత ప్రజలాం సాయతా అసయస్సంతి గృహే విద్మాతే కృత్యే ఇహాపరోహంసి ఉత్తిష్టైవ పరే హీతోజ్యాదేకిమిహేచ్ఛసి గ్రీవాస్తే కృత్యే పాదౌ చాపి గత్యాభిద్రవ ఇంద్రాగ్నే అత్మాన్ రక్షతాయ్యో ప్రజానాం ప్రజావతి సోమో రాజాధిపావృణితా భూతస్య నఃపతయో ప్రణయంతో భవా శర్వావస్థ్యతాం పాపకృతే నిత్యాకృతే దుష్కృతే విద్యుతం దేవహేతిం యజ్ఞేయతద్విపదీ చతుష్పదీ నిత్యాకృతాసంభృతా విశ్వరూపా శ్వేతో భూత్వా పునః పరే అభ్యాస్తాస్వరంగతాం భరందే దురితం పరే జానే కర్తారం దుహితమ పితరం స్వం పరే మాతిష్టో విత్రస్వరన్న మృగస్తమే గయుష్టం నత్వాది కర్తృమర్హతి ఉదహంతి పూర్వాశిరం ప్రత్యాదాయాపరేష్వా ఉద పూర్వస్ నిఘ్నో నిహంత పర ప్రతి ఏతృణుమే చోధేయేయస్వాచకారం ప్రతి అనాగోహ్యామై భూమానైత్యేమానోగామష్టం పురోషం ఎత్రిహీతాతస్వయామసి పన్నాల్లహీయే భవ యమయాజానాభిహీతాభవ సర్వా సన్నత్యేతృత్యా పునః కర్తే ప్రహిణ్మసి కృత్యాగతోరిణ ప్రజా వృణీ గత్యేమోక్షేషోమోత్యాగతోరి యథా సూర్యోముచ్యతే తమస్వరిరాత్రిషేతోహం సర్వం దుర్భూతం కర్తం కృత్యాగతం హస్తి వరలోహామి కేన పాక్షే ఆమృతే పూరుషస్ కేన మాంసం సంభృతం కేన గుల్ఫో కేనాంగులేషేకేన కారికేణ శంకౌ మధ్య ప్రతిష్టా కస్మాన్నగుల్ఫావధారావగన్మన్మక్షేమంతావుత్తరూపోరుషస్ంగేరుత్యన్యదుఃఖస్విద్యానూనోస్తంధీవచ్చేత చతుష్టయం యుజ్యతే సంహితాం సంజానుభ్యామోషిఖిరం కబంధం శ్రోణీయదోరోగ్యాభ్యాంగుసింధం సుదృఢం బభూవ కతి దేవాక్రమేతాన్యగురోగ్రీవాశ్చిత్య పూరుషస్ కతిష్టనవ్యర్కపోడౌరిస్కంధాంగతి వృష్టిరాజిమ్మన్ కోహస్య బాహూసమీయం కరవాది అంశోకోహస్యేణిధేణ్యాదో కష్టత్రీర్షణి కర్ణాభిమౌనాసీ కేచక్షణీ ముఖం జేషాం పురుస్రామే జయస్ బ్రహ్మణిస్వాదోయంతి హన్మోదిర్వామదాత్ స్వరోజీమీమీష్టాచం స్వభావేవ్రిభువనేష్ంతరపోవసానకౌత్యేత మస్తిష్కరమస్తమోలలాటం ప్రథమోయ కపాలం చిత్రాదిత్యం బ్రహ్మ పూరుషస్తం దురోహతమస్తదేవ ప్రియా ప్రియాణీ బహుళాస్తం సంవాదతంద్రియా ఆనందానందాకస్మాహర ఆర్తిరమస్తిపురోషేమతి రాజ్యస్తమృద్ధిరవ్యర్ధిర్మతిహస్మిన్నాభ్యోగ్యోగ్రతృతస్మిన్ధుసత్యాయ జాతీవ్రారుణాలోధీరేస్తాంబోర్ధ్వాహతే పురోషేతిరీ కోహస్మిన్ోపమర్ధాత్మహానంచాతుంకేతుంకరిద్రాహిమోరోషే కోహస్మిన్ ప్రాణదావయత్కోహ బాణం జానో సమానమస్మిన్ కో దేవోధీశిశ్రాహిమోరోషే కోహస్మిన్ యజ్ఞమదాధే కో దేవోధిపూరోషే కోహస్మిన్ సత్యం కోతం కృతో మృత్యుతో మృతం కోహస్మై వాహపర్యదాకల్పయత్ బలం కోహస్మై ప్రాయక్షకల్పయజ్జవం కేనాపో అన్వరతమృతేనాహరకరోద్ధృతం కేనాన్వయేందరేణ భవందే కోహస్మిన్ వేదోన్యదాత్తురాతామితి మేధాంగోస్మిన్నద్యోహక్కో బాణంగో మృగోదౌ కేమాం భూమిన్నోకేన పర్యభర్దివం కేనాభివన్నా పర్వతాన్ కేన కర్మాణి పూరుణ కేన పర్జన్యమన్వేది కేన సోమం విచక్షణం కేన యజ్ఞం చ శ్రద్ధాం చ కేనాస్మిన్ నిహితం మనః కేన శ్రోత్రియమాప్నోతి కేనేవం పారమేష్ఠిరం కేనేవ మధ్యం పూరుష కేన సంవత్సరం మనమే బ్రహ్మ శ్రోత్రియమాప్నోతి బ్రహ్మేవం పారమేష్ఠిరం బ్రహ్మేవ మధ్యం పూరుష బ్రహ్మ సంవత్సరం మనమే కేన దేవాం అనుక్షియేన దేవతీర్విషా కేనేదమన్యం నక్షత్రం కేన రథక్షత్రముచ్యతే బ్రహ్మదేవాం అనుక్షియతి బ్రహ్మదైవ దేర్విషా బ్రహ్మేదమన్యం నక్షత్రం బ్రహ్మదక్షత్రముచ్యతే కేనేయం భూమిర్విహిత కేన ద్యోరుత్తరాహిత కేనేదమూర్ధం తిరయక్షాంతరిక్షం యజోహితం బ్రహ్మణా భూమిర్విహిత బ్రహ్మద్యోరుత్తరాహిత బ్రహ్మేదమూర్ధం తిరయక్షాంతరిక్షం యజోహితం భోర్ధారమస్య సందేవ్యాధర్వాహృదయం చయత్ మస్తిష్కాదోర్ధ్వైరయత్పవమానోధీశీర్షయత తద్వాధర్మశిరోదేవోధోమ్యోమనోర్ధోర్ధృష్టాన్ను సృష్టాపురో బ్రహ్మణో వేదయస్పురుష ఉచ్యతే యోగైతాం బ్రహ్మణో వేదామృతేనామృతాం పురం తస్మై బ్రహ్మ చ బ్రాహ్మాశ్చక్ష ప్రాణం ప్రజాం దదు నవేదం చక్షుర్జహాతి న ప్రాణో జరద పురా పురయో బ్రహ్మణో వేదయస్యాపురుష ఉచ్యతే అష్టాచక్రాణవద్వారా దేవానాం పూరయోధ్యా తస్యాం హిరణ్యకోశస్వర్గోజ్యోతిషామృత తస్మిన్ హిరణ్యరేకోశేప్యేత్రి ప్రతిష్ఠితే తస్మిన్ యద్యక్షమాత్మన్నత్తన్నే బ్రహ్మవిదో విదో ప్రభ్రాజమానాం హరిణే యశసా సంపరీవృతా పురం హిరణ్యయేం బ్రహ్మాణి